ఆనభరగమింద్రిమంతం విదేష్ణస్య ధీమహి ప్రవేకే ఉర్వైవమ ప్రచే కామో అస్మే తమావృణావసుపతే వసూనా ఇమం కామం మందయాగోభిరశ్వై చంద్రవతారాధసాపప్రశశ సువర్యవమతిభిస్తుభ్యం విప్రాహ ఇంద్రాయవాహ కుశికాసో అక్రన్ ఇంద్రస్య వీర్యాని ప్రవోచం యాని చకార ప్రథమాని వద్రీ అహన్న హిమన్వస్తా ప్రభక్షణాభిపర్వదానా అహన్న హిం పర్వదే శిష్యయానం ప్రష్టాస్మై వజ్రగ్రస్వర్యంతదక్ష వాశ్రాయిపథేన వశ్యందమానా అంజసముద్రమవజగ్మురాప వృషాయమానావృణీత సోమం త్రిగతృగేషుమత్సుతస్య ఆసాయకం మఘవాదత్తవజ్రం అహన్నేణం ప్రథమజామహీనా యరీంద్రాహం ప్రథమజామహీనా ఆన్మాయినామవినా ప్రోతమాయా ఆత్సూర్యంజనయంద్యాముషాసం తాదేనాశత్రోన్నగదా వివిత్సే అహం వృత్రం వృత్రతరం వ్యగుంసం ఇంద్రవజ్రేణ మహతావథేన స్కంధాగుంసీ వకుళిజేన వివిక్నా అధిశ్రేత ఉపపృథివ్యా అయోధ్యేవ దుర్మదాహియుక్వే మహావీరం తి విభాషమృజేషం నాతారీరస్ సమృతిం వధానా సకం రుజానాపిష ఇంద్రశత్రు విశ్వావిహాయారతి వసుర్దధే హస్తే దక్షిణే తరణిశిశ్రసద్ శ్రవశ్యశిశ్రసద్ విశ్వస్మాయి యుధ్యసే దేవత్రహవ్యమోషిషే విశ్వస్మాయి సుకృదేవారమణ్వతి అగ్నిద్వారావ్యన్వతి ఉదుజ్యానాభికామీరయన్ ప్రపంచం విశ్వాభువనాని పూర్వకథా ఆకేతునాశుషమిధ్వయజిష్ఠ కామన్నాగ్నేహవిహర్యదిభ్యుషాణాహవ్యమృదేషూఢ్య ఆరాయం బహుళాం గోమదేమిషం యక్షమృదేషు భూషన్ అశ్వినా యజ్ఞమాగతం దాశుషపురుదగుంసా పూషారక్షతునారయం ఇమం యజ్ఞమశ్వినా వర్ధయంత ఇమో రయం యజమానాయ ధత్తం ఇమో పశూన్ద్రక్షతాం విశ్వతో నః పూషాన పాదుతమ ప్రయచ్చన్ ప్రతే మహేతరస్మతి సుభగే వాజినేమతి సత్యవాచే ఫలే మతిం ఇదం దేహవ్యం హృతవత్ సరస్వతి సత్యవాచే ప్రఫలే మాహవీరుషే ఇమాని దురితా సౌభగాని తేభిర్వయగం సుభగాశ్యామ యజ్ఞో రాజో యజ్ఞీషే వసూనా యజ్ఞ సస్యానామృతసక్షితీనా యజ్ఞనిష్ట పూర్వజిత్యం దాతు యజ్ఞా బ్రహ్మన్వాగం అప్యేతు దేవాన్ అయం యజ్ఞావర్ధతాంగోభిరశ్వై ఇయం వేది స్వపత్యా సువీరా ఇదం బరిహిరతి బరిహీయుష్యన్యా ఇమం యజ్ఞం విశ్వే అవంతు దేవా భగయే భగవాగం అస్తు దేవా ఏన వయం భగవంత శ్యామ దంతాభగసర్వయుజ్యోహవేమే సనాభగపురగేతా భవేహ భగ ప్రణేతర్భగ సత్యరాధ భగేమాంధియముదవదన్న భగ ప్రణోజనయోగోభిరశ్వై భగ ప్రణుభర్నిబంధ శ్యామ శస్వతీ సమా ఉపయంత్య లోకా శస్వతీ సమా ఉపయంత్యాప ఇష్టంబోర్తగుం శస్వతీ నాగుం సమానాగుం శాశ్వతేన అవిశేష్వానందం లోకం పరమాలోహ ఇయమేవదాయా ప్రథమాభ్యోచ్యతే సారూపాణి కురుతే పంచదేవీ ద్వే స్వసారోపేతస్తంత్రమేతద్ సనాతనం విషన్మయూఖం అవాణ్యాగస్తంతో నిరతో ధత్వా అన్యాన్ నామపర్జ్యాదే నగమాతే అందం ఆవోయంతో దవాహాసో అద్య వృష్టియే విశ్వే మరుతో జునంతి అయ్యో అగ్నిర్మరుత సమిద్ధ ఏతంజిషధ్వంగమయోయమాన ధారావరా మరుతో శిష్టవోజస మృగాణ భీమాస్త విషయభిరోర్మి అగ్నయోగశుశానాజీర్ణ ధృమింధమంత ఉపగా అవన్మత విచక్రమే త్రిర్దేవ ఆవేధస నీలపృష్టం బృహంతం బృహస్పతి సదనే సాదయధ్వం స తాదద్యోనిందమాది దివాగుంసం హిరణ్యవర్ణమరుషగుంసమేవ సహిషశ్రవత్రశ్రశ్యో హిరణ్యవాసేర్షస్వర్షా బృహస్పతిష్స్వాషరిష్వా పూర్వతిభ్యాంకరిష్ఠ పూర్ణస్తవ వ్రదే వయమ్ నరిష్యేమ కదాచన స్తోతారస్తైరస్మసే యాస్తే పూషన్నామో అంతఃసముద్రే హిరణ్యయేరంతరిక్షే చలందే యాభిర్యాదిదోద్యాగం సూర్యస్య కామేన కృతశ్రవయుక్షమాన అరణ్యాన్యరణ్యాన్యసౌ యా ప్రేమనశ్యసి తథాగ్రామన్న పృచ్చసి నాభేరివరిందదీవాయవదాపదిక్షిక ఆఘాటీభిరపధావయన్ అరణ్యా నిర్మహీయతే ఉదగావయవాదన్ ఉతోరేష్మేవ దృశ్యతే ఉతో అరణ్యాని సాయం శకటేవ సర్జతి గామంగైరాహ్వయతే దార్వంగైర ఉపావధీర్ వసన్నరణ్యాన్యాగం సాయం అక్రుక్షతి మన్యతే నవాహరణ్యాని రహంతే అన్యశ్చేన్నాభిగచ్చతి స్వాదఫలస్ జగ్వా ఎత్ర కామం నిపద్యతే ఆంజనగంధేగం సులభే భగవన్నామగృహేవలా ప్రాహం మృగాణానాం మాతరం అరణ్యానేవ శగుంశిషం వార్త్రహత్యాయశవసే ప్రతనాసాహ్యాయత ఇంద్రత్తాహర్తయామసే సుబ్రహ్మాణం వీరవంతం బృహంతం ఉరుంగభీరం పృథుబుద్ధమింద్ర శృతరుషిముగ్రమభిమాదిషాహం అస్మభ్యం చిత్రం వృణగం రయిందాహ క్షేత్రేత్వా ద్రుహమంజా వివరుణస్య పాశాద్ అనాగతం బ్రహ్మణే త్వాకరోమి శివేదేవ్యావా పృథివీభ్యే సందే అగ్నిః సహాభ్యరస్తో సంధ్యావా పృథివీరహోషధీభిః సమంతరిక్షకం సహవాదేన సందే శిరస్రః ప్రతిశా భవంతో యాదేవే శిరస్రః ప్రతిశః వాదపత్రేరభితోర్యాభిచష్టే ఆదాంగాజరసాదసామి ప్రయక్ష్మయజుంబరాజే అమో యక్ష్మాద్విజాలవర్త్యై బృహపాశాన్యత్తే చోదమోచే అహావర్తిమవిదత్సోనం అప్యభోద్భద్రే సుకృతస్య లోకే సూర్యమృతం తమసోగ్రాహ్యాయత్ దేవామున్చన్నసుజన్యేన సహ ఏమహమిమంక్షే ప్రియాజ్ఞామిషకుంసాత్ బృహమంజా వివరుణస్య పాశాత్ బృహస్పతే ఇవమింద్రశ్చవస్వ దివ్యస్తే సాధే ఉదపార్థివస్య ధర్తగం రేగ్రస్తుపదే కీరయేచిత్ యూయం పాదస్వస్తిభిస్తదాన దేవాయుధమింద్రమాజోహువానా విశ్వాయుధమభియరక్షమానా ఏన హతా దీర్ఘమధ్వానమాయన్ అనంతమర్థమనివచ్యమానా చిత్తేర్చితాతే హిమవత్సుభేషజం అయోభోశంతమాయధ్యతోహి తతో నో దేహి జీవనే అదోగేభ్యోధియ ప్రధావతి సగుంశోభమానా కన్యే శుభ్రే తాన్ తాముద్గలా హవిషావర్ధయంతి తానశ్రీవలే రీమాభాజయేహ పూర్వం దేవాపలేనాశ్యం జన్మభిః జన్మాన్యవరే పరాణి వేదాని దేవా అయమస్మీతిమాన్ అహగం హిత్వా శరీరం జలసః పరస్తాద్ ప్రాణాపానో చక్షుశ్రోత్రం పాదం మనసి సంభృతా హిత్వా శరీరం జలసః పరస్తాద్ ఆహూతిం భూతిం వయమశ్నవామహే ఇమా ఏవృషసో యా ప్రథమాభ్యోచ్ఛన్ తాదేభ్యః కృతే పంచ రూపా శశ్వదేర్నావృజ్యంతే నగమంత్యంతం వసూనాం ద్వాధీతేన రుద్రాణామూర్మ్యా ఆదిత్యానాం తేజసా విశ్వేషాం దేవానాం కృతునా మరుతామేమ్నా జహోమి స్వాహా అభిహోతిరహమాగమం ఇంద్రసఖా స్వాయుధ ఆశ్వాసావృష ఇదం వర్చో అగ్నినా దత్తమాగాద్ విశ్వభర్గస్థహవోజోపరం చ దీర్ఘాయిత్వాయ శతశారదాయ ప్రతిగృహ్ణామి మహదే వీర్యాయ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం ఆయుర్భూయాత్ సర్వమాయుర్దేశం భూర్భువ అగ్రధర్మేనాన్నాథ వృత్తిర్ధర్మేణాన్నమతి బ్రహ్మక్షత్రగ్రస్వాహ ప్రజాపతి ప్రణేత బృహస్పతి పురగేత యమపంసా చంద్రమా పునరసస్వాహ అగ్నిరన్నాదోన్నమతి అన్నాద్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దాస్వాహ సోమో రాజా రాజపతి రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దాస్వాహ వరుణ సమ్రాట్ సమ్రాట్పతి సామ్రాజ్యమస్మిన్ యజ్ఞే యజమానాయ దాస్వాహ మిత్ర క్షత్రం క్షత్రపతి క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దాస్వాహ ఇంద్రబలం బలపతి బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దాస్వాహ బృహపతి బ్రహ్మ బ్రహ్మపతి బ్రహ్మాత్మన యజ్ఞే యజమానాయ దాస్వాహ సవితా రాష్ట్రగం రాష్ట్రపతి రాష్ట్రమస్మిన యజ్ఞే యజమానాయ దాస్వాహ పూషాదిషామ్యత్పతి విషమస్మిన యజ్ఞే యజమానాయ దాస్వాహ సరస్వతి పుష్టి పుష్టిపత్నే పుష్టిమస్మిన యజ్ఞే యజమానాయ దాస్వాహ కష్టాపశూనా మిథునానాగం రూపగద్రూపపతి లోపేనాత్మిన యజ్ఞే యజమానాయ పశువంతదాస్వాహ శరీరం పాహీర్జైవేదవృత్ర యశిల్పవాన్ వినభోమదీనా యోగోహిర్భ్రభర్జోహరిష్టా సైంద్రచిత్రాగం అభిగ్రంథివాయాన్ ఆదయ సుష్మాషభరేష్టాత్ ఓతరాధరాగా పురస్తాత్ ఆ విశ్వతో అభిదమే పరమాన్ ఇంద్రభిందరుగుమర్వర్ధేస్మే ప్రోష్పస్మై పురోరథం ఇంద్రాది శోషమర్చత అభీకే సంగేతమత్సవృత్ర అస్మాకం మోహితో నభందామంజకేషాకాసన్వసు ఇంద్రమయంశునాధీనం అస్మిన్ యజ్ఞే హవామహే ఆవాదేనుపలోగమే ఇంద్రాయసునాధీరాయ సుజాజుహృతనో హవి ఋతాం ప్రతిమేధిర ప్రహవ్యాని కృతవంత్యస్మై హరియస్వాయ భరతాధజోషా ఇంద్రక్రహ్మణ వా ప్రధాన సుదాధీరే హవిరంజుషస్వ వయస్సువర్ణాపేంద్రం ప్రియమే ధారుణజమనాశమానా అబద్ధాంతమోక్షుభ్యస్వాన్నిదయబద్ధాన్ బృహదింద్రాయ గాయత మరుదోవృత్రహంతమం ఏనజ్జో నిరేంద్రదావృత దేవం దేవాయుదాగి కామే కామే పతంగా బాంఫాలా కులి పరిమాపతంతి అనావృతేనాన్ ప్రథమందు సౌవర్ణం చక్షుస్తనువా విదేయ ఏవాందస్తవరుణం బృహంతం నమస్యాధీరమృతస్య గోపా శర్మత్రవరో సంవియగుంసతే యూయం పాదస్వస్తిభిస్తాన నాగేరు వర్ణం వయర్పదంతం హృదావేనందోభ్యయక్షదత్వా హిరణ్యవక్షం వరుణస్య దూతం యమశ్రయోనోచమదం భరణ్యం షణ్వాదేవేనభిష్టయే ఆహోభవంతు వేదయే శయ్యోరభిశ్రవంతున ఈశానావార్యానా క్షయంచేశ్వరిణీనా అపోయాచామిభేదజం అప్సుమే సోమాబ్రవీత్ అంతర్విశ్వాని భేదజ అగ్నించ విశ్వసంభవం ఆపశ్చ విశ్వభేదీసుదే సరస్వతి గోష్పశ్వన్మధు ఏనమేవాజినీపతి ముఖమంధి సరస్వతి యా సరస్వతి వైసంభల్యా తస్యామేరాస్వ తస్యాస్తే భక్షీయ తస్యాస్తే భూయిష్టభాజ భూయాస్మ అహం మదస్తి మదసి త్వమేతద్ అమాదయోనిష్టవయోనిరస్మి మమేకదం హవ్యాన్యగ్నే పుత్ర పిత్రేదోగ్రాదవేద ఇహైవతం తత్ర సందర్భాగ్నే ప్రాణేన భాషా మనసాభిధర్మి ఎదో మాసంతమాయుర్మా ప్రహాసీత్ జ్యోతిషా వైశ్వానరేణోపతిష్టే అయంతే యోనిర్విజ ఎదో జాతోరోజానన్నోహ అథానావర్ధయాలయం జాతే అగ్నేయోహాత్మాత్మానం అక్షాపతోమన్నస్మేర్యాణి యజ్ఞోభూత్వా యజ్ఞమాసీదస్వాయోణి జాతవేదోపవాజాయమానస్వక్షయే ఉపావరోహ జాతవేర పునస్తం దేవేభ్యోహ్యం వాహన ప్రజానన్ ఆయ ప్రజాస్మాదుధే అజస్రోజీర్ణే తమింద్రం జోహమేమ్రం తర్ధాన ప్రతిష్కృతపుంశవాగుంసే రఘుంశేష్ఠోగేర్భిరాజయజ్ఞవర్తన రాయేణాశ్వాసమృతాగ్రణోదమగ్రేమి కర్మ కర్తవ్యే మహాబలం శైలకం సత్యం దేవస్ సత్యమింద్రగం సత్యైంద్ర విధర్మాగ్నమద్రే పరిపాసూర్యగం సద్ధ్రియక అగ్రణయత్సపద్యక్షరాణ అచ్చారవం ప్రసమాజా నదీకా విద్యవ్యగం సర్వాధృషమూర్మం ఏనాయకం మానుషే భోజజేమిడ ఆయే విశ్వాస్వత్యాని చక్రుః కృణ్వానాసోమదత్వాయ గాతుం తన్నభన్నతయదేవహూతౌ భోరేణ విత్వాహరియశ్వహగుంసే తన్నిగస్మిచ్చుమరిం ధురిజాస్వాపయోగభేదయే సుహంతో ఏవాపాహి ప్రత్నసామంతదుత్వా సుధిబ్రహ్మవాపృథస్ఫోతభేర్భే ఆవిశ్వర్యం ప్రణిపేషక్రోగం రభిగాంద్రదంధే అగ్నేపాధస్వస్వ అపామీ వాపరక్షాగుంశేష అస్మాత్సముద్రాగోన అపాంభోమానమేహ్యప్రతిష్టమోషేవాసోయపురుషంత దీర్ఘమాయ విజమానాయ కృణ్వన్ అథామృతమంధే ఇంద్రశునామద్విదమధీరం సంవత్సరస్ ప్రతిమానేతద్ అర్కస్యోస్ప్రజిదాజ్యేష్టం సంవత్సరం శునవత్సీరమేతద్ ఇంద్రశాసప్రయదం పురుత్మనా తరత్వరూపం విమానమేతే ద్వాదశారే ప్రతిష్టతే పృషా అశ్వాయంతో గవ్యంతో బాధయంత హవామహే త్వపగంధవాహు ఆహోషం దత్తాపుమతో నమాయా వయమింద్రత్వాసునగుంభువేమ ఓం స్వాద్మేంద్వా స్వాదునా తీవ్రాం తీవ్రేణ అమృతమృతేన మధుమతే మధుమత సృజామిషకం సోమేన సోమాశుభ్యాం వచ్చస్వ నరస్వర్తే వచ్చస్వ ఇంద్రాయుక్తాన్నే వచ్చస్వ పరితోషించదాసుతం సోమాయముత్తమగం హరి ధన్వాయోనర్యాప్సుందర సుషావసమహద్రిభిః పునాదిలే పరిశ్రుతం స్వామగం సూర్యస్త బాలేన శశ్వదాతనా వాయుపూత పవిత్రేణ రాం సోమాధిర్భుత ఇంద్రశయుజ్ఞస్తఖా వాయుపూత పవిత్రేణ ప్రత్యాం సోమాధిర్భుత ఇంద్రశయుజ్ఞస్తఖా బ్రహ్మక్షత్రం భవతే తేజేంద్రియం సురయా సోమస్సుతాయ శుక్రేణ దేవదేవతృద్ధి అజేనాయమానాయుధే కుమిరంగయమంతోయమంచాంతిన పూర్వం వియూయ ఇహేనాభోజనాని ఏ పరిగణోమృత్యుభ్యాంతం గృహామి సరస్వత్యా ఇంద్రాయుద్రాజోస్తేజసే స్వా వీర్యాయ ప్రాఫలాయ తేజోభిజో మయిధే వీర్యమతి వీర్యం మయిధే బలమతి బలం మయిధే నానాహివాదకృతం మాదకం సుక్షాంబరమేవ్యోమన్ సురాత్మతి దుష్మయే సోమయేజ మామాహికం దే స్వాయోనిమావిశన్ ఉపయామయేతో తేజ సారస్వతం వీర్యం ఐంద్రం బలం ఏడు తేజో నిర్మోదాయ ఆనందాయ మహదే ఓజోస్ోజో మయిధే మన్యజ మన్యం మయిధే మహోజమయిధే సహోజమయిధే యా వ్యాఘ్రం శోచికా ఉభోమృగం చ రక్షతి శయనం మదత్నగం శగుంహం శయమం పాత్రగుంహద సంవృజత్సదం మా భద్రేణ విపులమాత్మనా వృంత సోమోరాజామృతం నృత్యం రథేణ సత్యమింద్రియం విపాదకం శుక్రమంధద ఇంద్రస్ంద్రియం ఇదంబయోపదం మధు స్వామద్భ్యాప్యవిరయ ఛందసాహుంసస్సు రథేణ సత్యమింద్రియం అభ్యక్షేరంబిపద కృంగాంగిరసోధియా రథేణ సత్యమింద్రియం అన్నా పరిస్థితోరథం బ్రహ్మణ్యవిపక్షత్రం హృదయ సత్యమింద్రియం ఏదోమోత్రం విజహాజే యోనిం ప్రభిజలింద్రియం గర్భోజనావృత ఉర్గంజహాజన్మన హృదయ సత్యమింద్రియం ఏదైన రూపే వ్యకరోత్ సదాశ్రే ప్రజాపతి హృదయన సత్యమింద్రియం సోమేన సోమో విపవిపద సుదాసు ప్రజాపతి హృదయన సత్యమింద్రియం దృష్ట్వాపే వ్యాకరోత్ సత్యానుదే ప్రజాపతి అశ్రద్ధాపదతే దాత్ శ్రద్ధాకం సత్య ప్రజాపతి హృదయన సత్యమింద్రియం దృష్ట్వాపయస్వరథం శుక్రేణ శుక్రం విపద పయస్వామం ప్రజాపతి హృదయన సత్యమింద్రియం విమానకం శుక్రమంధస ఇంద్రస్యేంద్రియం ఇదం పయామృతం మధు సురామంతం పరిహితరం సువీరం యజ్ఞముహిన్వంతిమహిడానమోభిస్వామంతి దేవతాసు మదేమేంద్రయజమానా సర్పాస్తంభృతమోషేషు సోమస్సుష్మస్వృజాతేన జన్మయమానం మదేన సరస్వతీమశ్వినామింద్రమగ్న్యం యమశ్వినానముచేరాధే సరస్వత్యసులాదింద్రియాయ హిమంతకం శుక్రం మధుమంతమిందం సోమకం రాజానమివక్షయామి యదత్రమృతస్యలింద్రామివర్షదేభి ఆంధ్రస్మదాదివేన సోమకం రాజానమివక్షయామి పితుర్భ్యస్వధామిభ్యస్వధానమః అక్షన్ పితర అమీమదంత పితర అదీతమంత పితర అమీమృజంత పితర పితర శృంధ్వం వనంతు మాతర సౌమ్యాస వనంతు మాతామహాంతు ప్రమితామహా పవిత్రేణ సదాయుత వనంతు మాతామహాంతు ప్రమితామహా పవిత్రేణ సదాయుత విశ్వమాయ వ్యష్ణవై అగ్నాయోగం శివవసేస్వ పవమానస్సువర్జన పునంతు మాదేవజనా జాదవేన పవిత్రమద్యే పవిత్రమత్రి మహాభ్యాం దేవదవిదర్వైష్దేవీ పునతి ఏషమానాః సమనసః పితరోయమరాజ్యే తేషాం లోకస్వధానమః యజ్ఞదేవేషు కల్పతాం ఏషజాతాః సమనసః దేవా దేవేషు మామకాః తేషామిశ్రేర్మయి కల్పతాం అస్మిన్ లోకే శతకం సమాః ద్వే శ్రుతే అశ్రవం విదనాం అహం దేవానామృతవర్త్యానాం యాభ్యామిదం విశ్వమే సమేజి ఇదంతరా విదలం మాతరం చితకం హవి ప్రజననం మే అస్తు దశవీరకం సర్వగణగ్ఞస్వస్తయే ఆత్మధని ప్రజాసని పశుసన్యభయసని లోకసని అగ్ని ప్రజాం బహునాం మే కరోతు అన్నం వయోరేతో అస్మాకు సత్త రాయస్కోషమిషమోర్జమస్మాదు శ్రీశైలంద్రమ్మరామనీన ఓర్ణాసూత్రేణ కవయో వయంది అశ్వినా యజ్ఞం సరస్వతి ఇంద్రస్య లోపం వర్ణోభిరజన్ అరస్య లోపం శ్రోతసుర్దేవతాశ్రగుమునదానా రోమానచష్టైర్మగుతానతోక్మభిస్య మాగం సమభవర్ణరాజాశ్వినాభిషజా రుద్రవర్తని సరస్వతి వై దిపేశో అంతర అస్థి మజ్జానం మాసరే కారోతరేణ దశలోకవాన్ త్వజే సరస్వతే మనసాపేషణం వసు నాశ్యాభ్యాం వైదర్శనం వసం పరిష్కృతానలోహితం అగ్నబుద్ధేరస్తవేమ వయసా శుక్రమదం చరిత్రం సురయామోత్రాజనయంతిరేత అపామయంధుర్మతిం బాధమానా ఓమభ్యం బాధకం సభువంతదారాద్ ఇంద్రస్సుత్రామాహృదయేన సత్యం వరోడాశేన సుమితాజాన యకృక్లోమానం వరుణోభిషజ్ఞన్ సేవాయవ్యేనాదివిత్తం ఆంద్రాణి స్థాళే మధువిందమానాపాత్రాణిగాధేన శేణస్య పత్రన్న ప్లేహాధీభి ఆసందేనాభిరన్న మాతా కుంభోవరక్షత్రితాధీభిన్నేయోన్యాంగర్భో అంత ప్రాజేర్వ్యక్తశ్రద్ధారవుత్స దుహేన కుంభే స్పృహాం పితుర్భ్య ముఖకం సరస్వతిసేన యుక్వా పవిత్రమశ్వినాథకం సరస్వతి చప్పన్న పాయర్భిషకస్య బాల అస్తన్నచే బోహరదాదరసి అశ్వభ్యాంచక్షుభ్యాగేన పక్ష్మాణి గోధూమే పరేదాని వేషోనశుక్లమజిబ్రహ్మసాజే అభిన్నమేషోధివీర్యాయ ప్రాణస్ పంథామృతోగ్రహాభ్యాం సరస్వత్యుపవాగేర్భ్యానం నశ్యాని పరిహద్బదలేర్జాన ఇంద్రస్య లోకమిషపోబలాయ కర్ణాభ్యాగిశ్రోత్రమృతంగ్రహాభ్యాం యవాన పరిహద్భువికేతరాని కర్కంధులగ్నే మధురారఘం ముఖాన్ ఆత్మన్నుపస్థేన వృగస్య లోమ ముఖే స్పశ్రోణి నవ్యాఘ్రలోమం శ్రీగుంహస్లోమతింద్రియాణి అంగాన్యాత్మన్భిజాశ్విన ఆత్మానమంగే సమసాత్ సరస్వతి ఇంద్రస్ లోకంశలమానమాయ చంద్రేణ జ్యోతిరమదన్న సరస్వతీయోన్యాం గర్భవంత అశ్వభ్యాం పత్నీ సుకృతం విభత్తి అపాగమృతేన వరుణోనసాంనా ఇంద్రగ్నిశ్రియే జనేన్నప్సురాజా తేజపచోనాగం హవేంద్రియావే పరిశుధాపేధాఘం మధు అశ్వభ్యాం దుగ్ధం విడజాతృతాభ్యా అమృతస్వామ ఇందు మిత్రాదివరుణోసి సమహం విశ్వేర్దేవే క్షత్రస్యనాభిరసి క్షత్రస్యోనిరసి శివనామాసీద సుషదామాసీద మహాత్మాహింసే మామాహింసే నిరసారథవరుణ అస్వా సామ్రాజ్యాయ సుక్రదు దేవశబ్దాదవిలప్రదవే అశ్వినా బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం అశ్వినార్భైజ్యేన ఏదే బ్రహ్మవర్తసాయాభిజామి దేవశబ్దాదవిలప్రదవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం సరస్వతే భైషజ్యేన వీర్యాన్నాభిజామి దేవశబ్దాదవిలప్రదవే అశ్వినార్బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రీరసయఫలాయాభిజామి కోజిలమోగి తస్మై ఆదాయత్వ సుమంగళా సత్యరాజాముఖం తుషత్కేశ్రోణి రాజా మే ప్రాణామృతం సమ్రాచక్షు విరాక్షోత్రం జిహ్వా మే భద్రం వాంగ్మహ మనోమన్యః స్వరాగ్భావః మోదా ప్రమోదా అంగులీలంగాణి చిత్తం మే సహ బాహో మే బలమింద్రియం హస్తో మే కర్మ వీర్యం ఆత్మా క్షత్రమురమ వృష్టేర్మే రాక్షముదరమగుంసౌ దేవాశ్చశ్రోణ్యౌ ఊరు అరత్రీజానులి విశ్వమేంగాని సర్వద నాభిర్మే చిత్తం విజ్ఞానం వాయుర్మే పరిచర్భసజ ఆనందనందావాండౌ మే భగ సౌభాగ్యం వస జంఘాభ్యాం మధ్యాం ధర్మాస్మి విశిరాజా ప్రతిష్ఠిత ప్రతిక్షత్రే ప్రతిష్టామి రాష్ట్రే ప్రత్యక్షేష ప్రతిష్టామి గోషు ప్రత్యంగేషు ప్రతిష్టామ్యాత్మన్ ప్రతి ప్రాణేషు ప్రతిష్టామి పుష్టే ప్రతిద్యావా పృథివ్యో ప్రతిష్టామి యజ్ఞే త్రయా దేవాదేకాదశ త్రయస్పుంశాసురాధద బృహస్పతి పురోహితా దేవస్సమే దేవాదేవైరవంతుమా ప్రథమా ద్వితీయైః ద్వితీయా తృతీయైః తృతీయా సత్యేన సత్యయజ్ఞేన యజ్ఞాయజుర్భిః యజోగంసి సామభిః సామాన్యర్భిః యజోయాజ్యాభిః యాజ్యావషక్కారైః వషక్కారాహునిభిః ఆహుతయో మేకామాన్ సమర్థయంతు భో స్వాహా లోమాని ప్రయతర్మమ త్వం మానజిలాగతిః పాగంసం ఉపనదిః భస్మస్తే మజ్జామానదిః యద్దేవాదేవహేళనం దేవాదశ్చ కృమా వయమ్ అగ్ని మాదస్మాదేవతః విశ్వాన్ముంజత్వగంహదః ఏనాగంసిమాభయం వాయుర్మాదస్మాదేన సహ విశ్వాన్ముంజత్రగుంహదాగ్రస్వప్నే ఏనాగంసిమాభయం సూర్యమాదస్మాదేన సహ విశ్వాన్ముంజత్రగుంహద్రామేరణ్యే యత్సభాయాయజింద్రియే యత్సోద్రే విదర్యే ఏనశ్చ క్రమావయం ఏకస్యాసి ధర్మయే తస్యా వైదనమసే యదాపోర్ణియావరుణే విసపామహే రతోవర్ణనామంచ అవవృషణజంగుణన చేరసినిజంగుణ అవదేవేర్దేవకృతమేనోయాత్ అవమర్తేర్మర్త్యకృతం ఉరోరానో దేవరిపస్పాహి సుమిత్రానామవోషయః సంతో దుర్మిత్రాస్తస్మై భూయాసు యోస్మాన్ వేత్తే కంచ వయం దుష్మః ద్రుపదా దివేన్మముజాన చిన్నస్నాత్వేమనాదివ భూతం పవిత్రేణేవాజ్యం ఆపశ్యుంధన్తుమైన సహ ఉద్వయంతమతస్పరే పశ్యంతోజ్యోతిరుత్తరం దేవం దేవత్రాధూర్యం అగన్మజ్యోతిరుత్తమం హృదయతో వరుణస్య పాశ ప్రత్యస్థోవరుణస్య పాశోమహి సమిదశి తేజోసి తేజోమయిధే అపో అన్వచారిషం రథేణమసృక్ష్మే వయస్వాగం అగ్నాగమం తమ్ మాతగం సవర్తస ప్రజయాధనైన సమావర్తి పృథివీ సముషా సమసూర్య సము విశ్వమిదం జగత్ ఐశ్వానరజ్యోదర్భూయాసం విభుంగామ్యశ్నవే భూస్వాహోదాయక్రమిధేంద్రమిడస్పదే నాభావృథివ్యాధి వివాస్మాన్ సమిభ్యలే వోజిష్ఠస్కర్షణేధాన్ హోదర్యజ హోదాయక్షత్రమోనపాదం పూజిభిర్జేతారమపరాజితం ఇంద్రం దేవగం సువర్పితం పతిభిర్మసుమత్తమే నరాసగుంసేన తేజసా వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షతిరాభేంద్రమేడితం ఆజుహ్వానమమర్త్యం దేవో దేవేస్ సవేయ వజ్రహస్తపురంధర వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్బలిహేంద్రన్నిషద్వరం ప్రభన్నర్యావదం పదుభే రుద్రైరాదిత్తే ప్రయభ్యర్బలిహిరాసతే హేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదోజోనవీర్యం సహోద్వారైంద్రమవర్ధయన్ సుప్రాయణాశ్రయంతామృతామృత ద్వారైంద్రాయ మేషుడే వియంత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షదుషేంద్రస్య ధేనో సుదుఖే వాతరౌ మహీ స వాతరౌణ తేజసి వత్సమింద్రమవర్ధత వేదామాజ్యస్య హోదర్యజ హోదాయక్షద్దేవ్యాహోదార భిడజాతకాయ అభిజేంద్రం భిడజ్జన కవీదేవో ప్రజేతసౌ ఇంద్రాయ సప్తైంద్రియం వేదామాజ్యస్య హోదర్యజ హోదాయక్షత్రిస్రో దేవీ ప్రయత్రధాదవోపద ఇదాదరస్పతి భారతే మహేంద్రమత్రేరవిష్పతే వియంత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షత్తష్టారమింద్రం దేవం విషజకం సుయజం ఘతశ్రియం పురలోపకం సురేతసం మఘోనిం ఇంద్రాయక్తష్టాదశింద్రియాణి వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షద్వనస్పతిం శ్రవితారకం శరక్షతం ధియోజోష్టారమింద్రియం మధ్వాసమంజన్మతిభిస్వకేభిః సదాజహవ్యం వసురాశ్రదేన వేత్వాజ్ఞస్య హోదర్యజ హోదాయక్షలింద్రగ్స్వాహాజ్ఞస్య స్వాహా మేధసః స్వాహా స్తోకానాం స్వాహా స్వాహాగ్నేనాం స్వాహాభ్యసోక్తీనాం స్వాహా దేవాగుంభాజ్యపాన్ స్వాహేంద్రగం హోత్రాజ్యుషాణాః ఇంద్రాజ్ఞస్య వియంతో హోదర్యజ సమిద్ధైంద్రవృషధామనీకే పురోరుచాపూర్వషద్వృధాన త్రిభుర్దేవే త్రిభుషదావృద్రబాహు యఘానవృత్తం వితలోపవార తరాశగం సత్పదిశోరమిమాన తనోనపాత్పదయజ్ఞస్య ధామ గోభిర్వపావాన్మసునాపమంజన్ హిరణ్యైః సంద్రేషనిప్రజేతాః ఏదితో దేవేరహరివాగుమభిష్టిః ఆయత్వానో హవిషా సర్ధమానః పురందరామఘవానమగ్రబాహు ఆయాతుయజ్ఞమనాజుషానాపరిహరహరిహాన్నయింద్ర రాజేనగుంసేన ప్రదిశా పృథివ్యా పురువ్యజా ప్రథమానగ్రస్యోన ఆదిత్యేరగ్నం మధుభిప్రజోషా ఇంద్రంతరక్కవశ్యోషావమానా విషానయ్యం వినయస్సుపత్నే ద్వారో దేవేరభితో విశ్రయంతాం వీరావీరం ప్రథమానామహోభిః ఉజాసానగ్నాభిరదే బృహంతం వయస్పతి సుతుఖేషో రవీంద్రం వేషస్పతి తంతునా సంయయంతే దేవానాం దేవయ్యజనస్సు రుక్మే దైవ్యామిమానా మనసా పవిత్రా హోతారావింద్రం ప్రథమా సుభాజా మూర్ధ్వయజ్ఞస్య మధునా ప్రధానా రాజేన జ్యోతక హవిషావృధాన ఇస్రో దేవేన హవిషావర్ధమానా ఇంద్రంజుషాణాభిషన్నవత్నే అచ్చిన్నంతం తొంభై సాదరస్పతి ఇలా దేవీ భారతీ విశ్వతోక్తి తష్టాదశింద్రాయుష్ణం అభాగోయుష్ణే పురోణి వృషాయుజం వృషణం భూరేనాయజ్ఞమణక్తుదేవాన్ అనస్మదిరవజుష్ణోనపాశై మన్యాపమంజం క్షమితారదేవ ఇంద్రస్య హవ్యేర్ఘటనం వృణాన ఉదాది హవ్యం మధునా హృదయన శోకానామింద్రం ప్రతిశోరైంద్రాయమానామిషభక్తురాజాన్ మూర్ధ్వయజ్ఞస్వాహ ఆదర్శిప్రావివేషయన్మాగుంశ్రేదే సత్యమిన్నత్వా వాగుం అన్యో అస్తి ఇంద్రదేవోనమర్త్యోజ్యాయాన్ అహన్నయం పరిషయానవన్న అవాధుమద్రం ప్రసదాయిదేవోన్ జ్యేష్ఠస్థేష్మరాజస్తో ఇంద్రాభరదక్షిణే నామూని మజు సింధూ నామదేవీనా సజైవమతిధాద్యుమ్నమస్మే మహిక్షత్రంజనాదారింద్రతవ్యం రక్షాజనామఘోన పాహిదూరేన రాజేంద్రస్వపత్యాభిషేధా దేవం బలిహరింద్రగం సుదేవం దేవై వీరవత్సేయన్నం వేద్యావర్ధయత్ వస్తోర్ధృతం ప్రాక్తోర్ధృతం రాజా బలిష్మతోత్రిఘాత్ వసుమనే మధుధేయస్య వేద్య దేవేర్ద్వారింద్రం సంఘాతే విద్వేర్యావన్నవర్ధయన్ ఆవత్సేన తరుణేన కుమారేణ సమీమితాపార్వాణం హేణుకారణ్వదంతాం వసుమనే మధుధేయస్య వియంతయిన దేవీ ఉషాసానక్త ఇంద్రయజ్ఞే ప్రయత్యేదేర్విషప్రాయాభిష్టా సుప్రీచే అభూతా వసుమనే మధుషేయస్ వీతాయ్య దేవీలోట్టే మధుషిణే దేవమింద్రమవర్ధనా అయాభ్యన్యాఘాద్వేషాగుంసి ఆన్యావాక్షేత్రసుమార్యాణి యజమానాయ శిక్షితే వసుమనే మధుషేయస్ వీతాంజన దేవే ఊర్జాహుదే దుఃఖే దుఃఖే అయేంద్రమవర్ధతామోర్జమన్యావాక్షే సుఖిం సమేతి మన్యా నవే నమోర్వందయమానే పురాణే నవం అథామోర్జమోర్జాహుదే వసుమార్యాణి యజమానాయ శిక్షితే వసుమనే మధుషేయస్ వీతాంజన దేవాదేవ్యాహోదారా దేవమింద్రమవర్ధతా అదాహృతం సాబాఖాం వసుమార్యాణి యజమానాయ శిక్షితౌ వసుమనే మధుధేయస్య వీతాంకిజ దేవేస్తిస్రస్తిస్రో దేవీ పదిమింద్రమవర్ధయన్ అస్పృక్షద్భారతే దివం రుద్రైర్యజ్ఞం సరస్వతి ఇలా వసుమతే గృహాన్ వసుమనే మధుధేయస్య వియంతవిజ దేవైంద్రోణరాశకంసివరోషస్తివంసుర దేవమింద్రమవర్ధయే హరేన శ్రీపృష్టానామాహిన సహస్రేణ ప్రవర్తతే మిత్రావరుణేదస్య హోత్రమర్హద బృహస్పతి స్తోత్రం అశ్వినాధ్వర్యవం వసువనే మధుధేయస్య మే దిజ దేవైంద్రో వనస్పతి హిరణ్యమన్నా మధుదాకస్సు విప్పల దేవమింద్రమవర్ధయే తిరుమగ్రేణాప్రాజ్ ఆంతరిక్షం పృథివేమృంభేర్ వసుమనే మధుధేయస్య మే ద్విజ దేవం బలిహర్వార్యేణ దేవమింద్రమవర్ధయతే సాసత్రమింద్రేణాసన్నం అన్యాభ్యభూత్ అసువనేయస్ దేవాగ్నిష్టకృత దేవమింద్రమవర్ధయతే సృష్టం కుర్వాన్ సృష్టకృత సిష్టమద్యమరోదున అసువనేయస్